నాహమహం సతం ధామాని సప్త సతం వో అంబ ధామాని సహస్రముత వోరుహా యోజమిమం మే అగదం కృత ఓషధీ ప్రతిమోదధ్వం పుష్పవతీ ప్రసూవరీ అశ్వాయువ సచిత్వరీర్విరుధ పారయుష్ణవాషధీరితి మాతరస్తద్వో దేవీరుపబ్రువే సమేయమస్వంగాం వాస ఆత్మానం తవ పూరుష అశ్వత్వో నిషదనం వర్ణేవో వసతిష్కృత గోభాజయక్తిలాసతయత్సనవచపూరుషం యత్రౌషధీ సమగ్మదరాజానః సమీతావివ విప్రస్సముచ్యతే భిడగ్రక్షోహామీవ చాతనః అశ్వావతీం సోమావతీ మూర్జయంతి ముదోజసం ఆవిత్య సర్వావోషధీరస్మారిష్టదాదయే ఉచ్చుష్మావోషధీనాం గావో గోష్ఠాధివేదతే ధనం దర్శ్యంతీ నామాత్మానం తవ పూరుష నిష్క్రీతిర్నామ వో మాతాథో యూజం సనిష్క్రీతీ శీరాః పదత్రిణీ స్తనయ దామయ తినిష్కృత అతివిశ్వాపరిష్టాస్తేన జీవ వృదమక్రమో ఓషధీ ప్రాజచ్చ వర్యక్తించ తన్వో యజిమా వాజయన్నమోషధీర్వస్తాదే ఆత్మాయక్ష్మస్య నశ్వతి పురాజీవ గర్భో యథా యస్యోషధే ప్రసత్పథాంగమంగం పరుష్పరో తదోయక్ష్మం విభాధ్వ ఉగ్రో మధ్యమసీరీవ సాకం యక్ష్మ ప్రపదచాషేన కికిదీవినా సాకం వాతస్య ద్రాజ్యా సాకం నస్య నిరాకాయ అన్యావో అన్యామవత్వన్యాన్యస్యాపుపావత తా సర్వా సంవిధానా ఇదం మే ప్రావతావచః యా ఫలినీర్యా ఫలా పుష్పాయాస్య పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తానో ముంచంత్వం గసః ముంచంతో మాతపథ్యాసో వరుణ్యా అసోయమస్య పడ్డీషాస్మాద్దేవగల్పిషాద్ అపపదం తీరవదం దివోషధయస్పరి యం జీవమశ్నవామహైన సరిష్యాది పూరుషః యావోషధీ సోమరాజ్ఞీర్బహ్వీ సదవీచక్షణాః తాసాంతమస్యత్తమారం కామాయ సంహృతే యావోషధీ సోమరాజ్ఞీర్విష్టీదా పృథివీమను బృహస్పతి ప్రసూతాశీలం దత్తలీర్యం మావోరుషత్ఖనితాయస్మై చాహం ఖనామివ ఇవ చతుష్పదస్మాకం సర్వమత్మనాథురం చాశ్చేదముపశృణ్వంతి యాశ్చ దూరం పరాగతాః సర్వాః సంగత్య వీరుధోస్తే సందత్త వీర్యం ఓషధయః సంవదంతే సోమేన సహ రాజ్ఞాః యస్మై కృణోతి బ్రాహ్మణస్తం రాజన్ భారయామసి సమాశోషే తవ వృక్షా ఉపస్థర ఉపస్థిరస్సు సోస్మాకం యో అస్మాభిదాసతి బృహస్పతే ప్రతి మే దేవతామిహి మిత్రో వాజద్వరుణో వాసి భూషా ఆదిత్యైర్వాజగ్రసో ధర్మరుత్వాం సమర్జన్యం సంతానవే వృషాయ ఆ దేవో దూతో అజగస్తీకృత్వా త్వద్దేవాపే అభిమామ గచ్చత్ ప్రదీచీన ప్రతిమామావృత్స్వదధాయుమతీం వాచ మాసన్ అస్మేధే యజ్జుమతీం వాచ మాసన్ బృహస్పతే అననీవామి శిలా వృష్టిం సంతన వేమనావదివో ద్రప్సో మధు మా వివేశ ఆద్రప్సా మధూమంతో విసంతింద్రదేహ్యధీరథం సహస్రం నిషీతహోత్రమృతాయస్వదేవాన్ దేవాపే అభిషా సపర్య ఆష్ణో హోత్రమృషన్ నిషేదం దేవాభిర్దేవసుమతిం జీగిత్వా సవత్తర స్నాదశారం సవత్ర భవోదిషద్వర్షా అభి అస్మిన్ సముద్రే అధ్యుత్తరస్మిన్నాపో దేవేభిర్నివేదాదిష్టన్ తాద్రమన్నాత్రిషేణేన సృష్టా దేవాభినా ప్రేషితా వృక్షిణీషు యద్దేవా విశ్వందానవే పురోహితో హోత్రాయ మృతకృపజన్నదీధే దేవశ్రుతం వృష్టిపణిం మృగాలో బృహస్పతిర్వాచమస్మాయచ్చత్ దేవాశ్రుతానో అగ్నాత్రిషేణో మనుష్య సమీధే విశ్వేభిర్దేవైరనుమద్యమానః ప్రపర్జన్యమీరజా వృష్టిమంతం త్వాం పూర్వర్షయోగేభిరాయన్మామధ్వరేషో పురుగోత విశ్వే సహస్రాణ్యధీరథాన్యస్మే ఆనో యజ్ఞం రోహితస్వోపాయాయి ఏతాన్యగ్నేన పతిర్నమత్వే ఆహూతాన్యధీరథా సహస్రా తేభిర్వర్ధస్వదండూరూర్భేర్దివో నో వృష్టిమీషితోరీరీ ఏతాన్యగ్నేన పతిం సహస్రాయచ్చ విష్మేంద్రాయ భాగం విద్వాన్ వదర్తుతో దేవజానప్యౌలానం దివి దేవేషు దేహి అగ్రేవాదస్వ విమృతో దుర్గా వామీ వామపరక్షాంసిషేధ అస్మాన్ సముద్రాద్రేగతో దివో నోపాం భూమానముపానసృజేహ కన్నశ్చిత్రమేషణ్యసి విద్వాన్ ప్రేదుగ్మానం వాస్త్రం వా మృతద్యై కర్తస్యదాదుసరాసోవ్యోష్ఠౌతక్షద్వజ్రం రేత్రదురమపిన్వత్ స యేజ్యుదా విద్యుదా వేది సామర్థం యోనేమసరత్వాసాధ సతనేలేభిప్రసహానో అస్య భ్రాతుర్న ఋతే సప్తథస్య మాయా సమాజం జాపాదాదుష్పదాజం స్వర్షాదా పరిషదస్స యష్యన్ అనర్వాయక్షతదూరస్య వేదోఘ్నాన్ చిత్రదేవాన్ అభివర్ప సాభూత్ సజక్ష్మోపనీర్గోష్వర్వాయుర్ణ్యాశ్రీ అపాదో యత్ర యుజ్యాసో రథాద్రోణ్యశ్వాసీరే ఘృతం వా సరుద్రేభిరసస్తవారరుగ్వాహిత్రి గజమారే అవద్యాగాది అమ్రస్య మన్యే మిథునా విభౌరి అన్నమభీత్యారోదయన్ముషాజన్ సేద్దాసం వీరవం ప్రతిర్దంధరక్షం త్రిశీర్షానందమన్యతి అస్య త్రితోన్వోజ సా వృధానో విపాప రాగమయో అగ్రయాహన్ సరగ్రహ్వానే మనోషమూర్ధసానాసా విడదరిదానాయసరం సంగతమోనఘోషోస్మత్సుజాధపురోభిరదర్గంధస్యుహత్యే సో అభ్రియో నయవ సౌధన్యాం క్షయాజగాతం విదన్నో అస్మే ఉపయత్సేదనిందం శరీరైశేనో యోపాష్టిర్హంతి తస్యూన్ సమ్రాధశ్రవధానేభిరస్యముత్సాయదుష్టం కృపణే పరాదాత్ అయం కవిమానయచ్చస్యమానమత్కంజో అస్య సనీతో తనృణాం అయం తదస్యందర్యే విరస్యరత్మో దేవేభిర్వరో నో నమాజీ అయం కనీర ఋతుపా వేద్యమీమీదారరుణ్యశ్చ దుష్పాద్ అస్య స్తోమేభిరౌసిజ ఋజుష్వా బృహందరయ దృఢవేరమిత్రోః సుద్వాయజ్ఞతో దీతయత్రీ పురాయియానో అభివర్ప సాభూత్ ఏవామో అసురవక్షదాయ రగ పద్మిరుప సత్పదింద్రం స సుమతిమస్మాజం విశ్వమాభాహ ఇంద్రదృహ్యమగవన్వాదిభుజయుగస్సుతస్సుతమాబోధినోమే భరాయ సుభారద భాగభృత్యజం ప్రవాజవే శుచిపే క్రంతజిష్టయే గౌరస్య ప్రజా సమీజిమానస సర్వదాజిమదీజిం వృణీమహే ృజోజతేజమానాయ సంవతేమాగపదాజిమీమే ఇంద్రో అస్మే సుమనా అస్సు విశ్వరాజాసోమస్సు విదస్యాధ్యేదున యథాయథా మిత్రధీతాని సంధురా సర్వదాధిమదీతిం వృణీమహే ఇంద్ర ముక్తే నశవా సాఫలుర్దధే బృహస్పతే ప్రసరీతాస్యాయుషః యజ్ఞో మనఃప్రమాదన్న పితాహి గమా సర్వదాధిమదీతిం వృణీమహే ఇంద్రస్య ను సుకృతం దైవ్యం సహోగ్నిర్గృహేజరితా మే ధీరః కవిః యజ్ఞోచారుదాధిమదీతి వృణీమహే నభోగ్రా చక్రమభూరి దుష్కృతం నావిష్యం వసవో దేవహేళనం భాగ్యం నో దేవాహృదశ్చాధిమదీతి వృణీమహే అపామీ వాం సవితాసావిషణ్యా అగ్వీయపేధన్వద్రాభాయత్ర మధురదుచ్చతే బృహదా సర్వదాధిపదీతి వృణీమహే ఊర్ధ్వగ్రావామతపోస్తు సోదరి విశ్వాద్వేషాంసి సనుతర్యూయోత నో దేవస్స విదా పాయుర్యః సర్వదాధిమదీతి వృణీమహే ఊర్జం గాభోజవసే పీవో అర్తనృతస్వదనేకోసే అంధ్వే అనో దేవతంగో అస్తు భేషజమా సర్వదాధిమదీతి వృణీమహే కృతప్రావాజనితామీంద్రయుద్భద్రా ప్రమది శ్రుతావతామోదర్దివ్యం యస్యా సర్వదాధిమదీతి వృణీమహే చిత్తస్థే భానుక్రదుప్రాభిష్టి సంది స్మృతోజరణి ప్రాధృష్టాజక్షయారజ్యాగోస్తూర్ణిమర్యగ్రం దుభస్సు ఉద్బుధ్యధ్వం సమానసస్సఖాయస్సమగ్నిమింధ్వం భగవస్సనీరాజిక్రామగ్నిముషదం దేవీమింద్రావతోపాసేనిహ్వాజేవ మంత్రాగ్రేణధ్వం దియాదనధ్వం నావామరిత్రమరాణీం కృణధ్వం ఇష్ట్రేణధ్వమాయుధారం కృణధ్వం ప్రాంచం యజ్ఞం ప్రణాయదాసఖాయః యుగాదనధ్వం కృతే యోనోపదేహబీజం గిరాజ సృష్టి సభరాసం నోనేదీయ్య పక్వమేయాత్ క్షీరాయుంజంది కవయో యుగావితన్వతే పృథగ్ ధీరా దేవేషు సుమ్నయా నిరాహావాన్ ప్రేదోదన సంవరత్రాదధాతన సింజామా అవత ముద్రిణం భయం సుషేకమనోపక్షితం నిష్క్రేతాహావమవతం సోపహత్రం సోషేచలం ముద్రిణం సింజే అక్షీతం వినీతాస్వాహిరం జాధస్వస్తివాహం రథమిత్రేణధ్వం ద్రోణాహావమవతమస్వచక్రమం సత్రకోశం సింజతా నృపాణం ృతంగ్రేణధ్వం దైవో నృపాణో వర్మాదేవ్యధ్వం బహుళా పృతూని పురఃకణ్వమాజాశీరదృష్టా మామస్వస్వచ్చమసో దృంగాదాతం ఆబోధియం యజ్ఞియాం వర్తభూతయే దేవా దేవీం జయజతాం యజ్ఞియాభియ సానోహోదిహి యజ్ఞవ దేవ గత్రీ సహస్రధారాపయ సామహీ గౌః ఆదోషిం జగదేవేంద్రో రూపస్యేవాసీభిస్తక్షతాస్మన్మయీభిః పరిష్వజధ్వం దశ కక్ష్యాభిర్భేదురౌ ప్రతిపన్నిం జునక్త ేదురౌవన్నీరాభిమానోంతర్యోనేవరదిద్విజానీ వనస్పతిం వనాశ్చాపజధ్వన్నిషోజాధ్వమఖానందముత్సవం కవృన్నరః కపృతముద్దధాతనజోదజతకృతసమాజ సాదయే నిష్ట్యగ్ఞపుత్రవాచ్యాపజోదజ ఇంద్రం సపాధిగ సోమాపీతయే ప్రచేరతం విదూకృతమింద్రో మధుధృష్ణుయా అస్మిన్నాజో పూర్వభూలస్వపాయే ధనపక్షేషు నోగమాసో వరదివాసో అస్యాధీరథం యదజయత్సహస్రం రథీరభూన్మగ్గదానీకమిష్టో ఫలే ఘతం యచేంద్రసేనా అంతర్యచ్చదిగాం సతో వజ్రమింద్రావిదాసతః దాసస్య వామఖమన్నాద్యస్య వాసమితర్యవజాపథం ఉజ్ఞోర్గతమాజ్జర్గ్రేఢానూనం స్మృంగదభిమాదిమేది సముష్కభారస్రవ ఇచ్చమానోజిలం బాహూరాభరత్సిషాసన్ జ్ఞానకందయన్నుపయంతాజే నవమే హయన్వృషభం మధ్య ఆజే తేన శోభర్వం శతవత్సహస్రంగవాముద్గల ప్రధనే జిగాయ కకర్దవే వృషభో యుక్తాసీదవావసీత్సారథిరస్య కేశీ దుధేర్యుక్తస్య ద్రవదస్సహానసరిచ్ఛందిష్పా నిష్పదోముద్గలాని ఉద ప్రతిముదన్నస్య విద్వానుపాయునగ్వంస గమత్ర శిక్షన్ ఇంద్ర ఉదాపత్పతిమజ్ఞానామరం గతపద్యాభిక్కుద్మాన్ సునమష్ట్రాణ్యజలక్కబర్దీవరత్రాయాందార్వానహ్యమాన గృహ్ణాని కృణ్వన్ భగవేదనాయగాస్పస్పదానాదీరదత్త ఇమంతం వచ్చ విషభస్య యుంజం కాష్ఠాయా మధ్యే దృఘనం సజానం ఏన జిగాయ శతవత్సహస్రంగవాముద్గల ప్రదనాజ్యేషు ఆరే అఘాకోన్వీదర్శయం యుంజంతి తం వా స్థాపయంతి నాస్మే తృణం నోదకమాభరం చుత్తరో ధృనోవాగతి ప్రదేది పరివృత్తే పది విద్యమానీప్యానాగూచక్రేణే సింజన్ ఏషైష్యాదిద్రధ్యాదయేమ సుమంగళం దినవదస్సు స్వాతం సమమేష్ట జగదశ్చక్షురింద్రాసి చక్షూషః వృషాయదాజిం వృషనాశిషాసిచోదయం వద్రీణాయుజా ఆశిదా నో వృషభో నీమోఘనాఘనః క్షోభనశ్చర్ఘణీనా సంగ్రంథనో నిమిషయే కవీరశ్వతం సేనా అజయస్వాగమింద్రాః సంగ్రంథనేనా నిమిషేణ జుష్ణునా యుత్కాలేన దుశ్చవనేన జుష్ణునా అదింద్రేణ జయతత్సగధ్వం యుధో నరయుషో హస్తేన వృష్ణాః సయుషో హస్తే సని సంగభిర్వశీ సంద్రష్టాదయుధరింద్రో ఘనేన సంద్రష్టజి సోమపాపాసజ్జూ ఉగ్రధన్ వా ప్రతిగితాభిరస్తాః బృహస్పతే పరిదీయాదే రక్షోహా మిత్రాంగవబాధమానః ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్ అస్మాకమేధ్యవితారథానాయస్తవీర ప్రవీర సహస్వాన్వాజీ సహమాన ఉగ్ర అభివీర అభిసత్వా సహోజాజైత్రమింద్ర సమాశిష్ట గోవిత్ గోత్రభిరం గోవితం వజ్రబాహుం జయంతమజ్ఞ ప్రమృణం తమోజసా ఇమం సజాత అను వీరయధ్వమింద్రం సఖాయో అను సంరభధ్వం అధిగోత్రాలి సహ సాఖాః మానోదయో వీరస్వతమంజురింద్రా యుద్ధవన ప్రేతనాశాల యుద్ధ్యో ఓస్మాకం సేనా అవధు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేత బృహస్పతిర్దక్షిణా యజ్ఞ పురయేతు సోమా దేవసేనామభిభంజతీనా జయంతీనా మరుతో యన్వగ్రం ఇంద్రస్య వృష్ణవరుణస్య రాజ్ఞాదిత్యానాం మరుతాం సర్ధ ఉగ్రం మహామానసాం భువనచ్చవానాం ఘోషో దేవానాం జయతాముదస్థా ఉద్ధరుషయమఘవన్నాయుధాన్యుత్సత్వానాం మామకానాం మనాంసి ఉద్రద్రహన్ వాజినాం వాజీనాన్యుద్రథానాం జయతాం యంతు ఘోషాః అస్మాకమింద్రః సమృతేషు ధ్వజేష్వస్మాకం జాయుషవస్తా జయంతు అస్మాకం వీరా ఉత్తరే భవన్వస్మాదేవాహవతాహవేషు అమీషాం చిత్తం ప్రతిలోభయన్ ంగాణ్యప్రేపరేహి అభిప్రేహి నిర్దహృత్సుకైరంధేనా మిత్రస్తమసంత ప్రేతజయతానరయింద్రో వశర్మ యచ్చదు ఉగ్రామస్సంతు భాగవో నాధిష్యాయథాసద అసౌయాసేనా మరుద పరే రామభ్యైతి నమోజసా స్పర్ధమానా తాంగోహదమసాపవ్రతే నయసామీరామన్యో అన్యం నజానాది అంధామిత్రా భవతాశీర్షాణాహజయివ తేషాం వో అగ్నిదగ్ధానామగ్నిమూలానామింద్రో హంతు వరం వరం అసా విశ్వమ పురో దదుభ్యం గరిభ్యాం యజ్ఞముపయాహితూయం తుభ్యం గిరోభిప్ర వీరాజియానాదన్విషయింద్రుదస్య అప్సు ధూతస్య హరివాసుదస్య జఠరం వృణస్వ విమిక్షుర్యమద్ర జయింద్రదుభ్యం తేభిర్వర్ధస్వమదముక్తవాహ ప్రోగ్రాం ప్రీతిం వృష్ణాయమి సత్యాం ప్రయై సుదస్య హర్యస్తుభ్యం ఇంద్రధేనాభిగమాదయస్వేభిర్విశ్వాభిశ్రచ్చాగ్రామీవస్తవ వీర్యే నవయోదానాజ్ఞాజింద్రమనుషోదురోణేకస్తర్ఘణందస్తమాజ్యాస ణీరిభిష్టే హర్యత్వదుష్టోష్ం నస్య పురుచోజనాసః మం జ్యేష్ఠా భూతిం వితిరేదానా స్తోతార ఇంద్రతవ సూరుదాభిః ఉపబ్రహ్మాణి హరివో హరిభ్యాం సోమస్య యాహి పీతయే సుతస్య ఇంద్రత్వాయజ్ఞః క్షమమానమానర్థా స్వాంగస్య ధ్వరస్య ప్రకేతః సహస్రవాచమభిమాతిషాహం సుతేరణం మఘవానం సువృత్తిం ఉపభూషం దిగిరో అప్రదీదమింద్రం నమస్యాజ ఋతుఃపానంత సప్తాపో దేవీ సురణా అమృక్తాజాభిస్సింధుమతరయింద్రపూర్భిర్ నవతిం శ్రోత్యా నవ చ స్రవంతేర్దేవేభ్యో గాతుం మనూషే చ విందః అహో మహీరవిదత్తేరముంజోజాగరాస్వధీ దేవేకా ఇంద్రజాస్వం రత్నతూర్యే జగద్ధతాభిర్విశ్వాయస్తన్వం పుష్యాః వీరేణ్యక్రతురింద్రస్సు స్వస్తి ఋతాభిధేనా పురుహూతమీట్టే ఆద్రయద్విత్రమకృణోతు లోకం సాగే సక్రకృదానా అభిష్టిః సునం భూమేమ మఘవానమింద్రమస్మిన్ భరే నృతమం వాజ సాతౌ శృణ్వంత ముగ్రమూదయే సమత్సఘ్నంతం రత్నాని సంజితం ధనానాం కదావసోస్తోత్రం వర్య దావస్మసారుధద్వాః దీర్ఘం సుతం వాదాప్యాయ హరియస్య సుయుజా వివ్రతావేరర్వంతానుసేవాః ఉగారజీనకేశినాపతిర్దన్ అభయోరింద్రః పాపజామర్తో న సహస్రమానో బిభీవాన్ శుభే యజ్ఞోషిచేతీవాన్ సజాయోరింద్రః సర్పేషోపానతస్య పర్యన్ నదయోర్వివ్రతయోః స్థూర ఇంద్రాః అధియస్థస్థౌ కేశవంతావ్యతస్వంతాన పుష్ట్యై అనోదిశి ప్రాభ్యాం ప్రణీవాన్ రాస్తౌ దృష్ణౌజారిష్వేభిస్తదక్షసూరసమరసాక్రతోభిర్మాధరిష్వా వజ్రం యశ్చక్రే సుభనాయజస్య వేగదీమసో హిదీమాన్ అరూతనురద్భూతం నరజః అపానో విధినాశీశీ కృతావనే మాదృశాః బ్రహ్మాయజ్ఞోషాధిత్వే ఊర్ధ్వాయత్తే త్రేతి నిభూత్యజ్ఞస్య దూర్షసద్మన్ సజోర్ణవం స్వయసం సచాయోః శ్రుయేతే వృష్ణీరుపసే చ నిభూత్స్రియే సర్వీరరేపాః యజాస్వే పాత్రే సింజ సముత్ శతం వాయదుర్య ప్రతిత్వా సుమిత్రయుద్ధాస్తౌద్ధస్యుహత్యే కుత్సపుత్రం ప్రాభోయద్ధస్యుహత్యే కుత్సభత్సం భద్రన్నో అభివాదయమనాః హరిః ేవిస్త్రాపసేరీజీనాయాతే ప్రేమజీగస్సుదినే వృక్షాకం సృజేతే పర్వదేడు సృజేతే ప్రాయోగే వస్త్రాధ్యాసాసుమేధాః దూతే వరిష్టో యశసా జనే సుమాపశ్చాదేవాహపపానాది సాగం జిరాసగుణస్యేవ ప్రక్షాపస్యేవ చిత్రాయ జిరాగామిష్టం అగ్నిరేవ దేవయోర్ధీ దివాం సా పరిజ్ఞానేవ యజసః పురుత్రా ఆపీవో అస్మే పితరేవ పుత్రోగ్రేవ ఋషా నృపతీవ తుర్యై ఇర్యేవ పుష్ట్యై నిర్ణేవ భుజ్యై శ్రీవానే భగవమాగామిష్టం అవంసగేవ పూషర్యా సింవాతా మిత్రేవ ఋతా సతరా సాధవంతా ఆదే భోచ్చావయ సాఘర్మ్యేష్టామేషే వేషాస పర్యా ఆకులీషా శృణ్యేవ జద్భరీ దుర్భరీ తూనైతోసేవ దుర్భరీ భర్భరీకా ఉదన్యజే భజేమ నామేరుదామే జరాయుజరం మరాయు వజ్రే వజచ్చ రంజారం మరాయక్షేవాధర్ధరీ చ ఉగ్రా విభూనాభర్ఖర వజ్రఖరద్రుర్వాయున్న బర్భరక్షయద్రయీనా ధర్మేవ మధు జఠరే సనేరుభగే వితదుర్భరీ పారివారం అతరేవ సచరా చంద్ర నింగమనారుంగామనన్యానజగ్ని బృహందేవ గంభరేణ ప్రతిష్టాం పాదేవ గాధం తర దేవి దాత కర్ణేవ సాసురమిస్మరాసోంసేవనో భజతం చిత్తమప్నాః ఆలంగరేవ మధ్యే తారగే వదవి నీచీన పారే ీనరేవస్మాదుష్విధానాక్షామే భోర్జాయవసాత్సేర్జావస్తోమం సనియామపాచమానో మంత్రం సరచేహోపజాతం యశో నవత్వం మధుకోష్మందరా భూతాంసో అశ్వినో కామముక్రాః అభిర్భిరేకేశ్వరిదస్సజంతేషు సోమాలి సజీర్మదంత ఉదదక్షీణాభిర్ణే జింహాయంచో నరకే పాతామ ఆదిరభూర్మహిమాఘో నమేషాం విశ్వం జీవంతమసో నిరమోజి మహిజ్యోతిషద్ధమాగాదురపంథా దక్షిణాయాదర్శి ఉచ్చారిక్షీణావంతో అస్థుర్యే అస్మదాస్తే సూర్యేన హిరణ్యతావదత్తం భజన్ దేవాసోదాస్తోమ ప్రదీరంత ఆయుః దేవీ పూర్తిర్దక్షిణాదేవ యజ్జానక భారిభ్యో నైరే గృణంతి అథానర ప్రజాదక్షిణాతో పద్యభియా భగవ ప్రణంది సదారం వాయుమర్కం స్వర్విదం విచక్షసత్తే అభిచక్షదే హవి ఏ వృణంధ్యజయచ్చం దిశం గమేతే దక్షిణాం దుహతే సప్తమాదరం దక్షిణావాన్ ప్రథమో హూతయే దిదక్షిణావాన్ గ్రామణీరగ్రామేతి ప్రథమో దక్షిణామాభివాజ తమేవ ఋషిందము బ్రహ్మాణ బాహుర్యజ్ఞన్యం సా మగాముక్త సాసం స శుక్రస్య తన్వో వేద తిస్రోజ ప్రథమో దక్షిణయాధరాధ దక్షిణాస్వం దక్షిణాగాంధ్రదాదిదక్షిణా చంద్రముదయద్ధిరణ్యం దక్షిణాన్నం వనుతేజో న ఆత్మా దక్షిణాం కర్మ కృణుతే విజానన్ న భోజామన్నీయర్నరిష్టం దినం వ్యాసందేహ భోజా ఇదం వ్యాధిస్వం భువనం స్వస్తత్సర్వం దక్షిణైభ్యో దాది భోజాయజ్ఞస్వరభిం యో నిమగ్రే భోజాయజ్ఞర్మద్వా అయ్యా సువాసాః భోజాయజ్ఞరన్నప్పేయం సురాయ భోజాయజ్ఞుర్యే అభూతాః ప్రయంతి భోజాయా స్వం సంవ్రేజం చాసుం భోజాయాస్తే కన్యా ఆశుంభమానా భోజస్యేదం పుష్కరణీ భవే స్వపరిష్కృతం దేవమానేవ చిత్రం భోజమస్వా సృష్టువాహో అరంది సుమృద్రసో వర్తతే దక్షిణాయాః భోజం దేవాసోమతాభరేషు భోజః సత్రూన్ సమనీయేషు చేతా కిమిచ్ఛంతీ సర్వా ప్రేతమానద్దూరేహ్యద్వాజగూరిః పరాశైః కా స్నేహీ కా పరీతజ్ఞాసీత్ కథం రసాజా అతరప్పయాంసి ఇంద్రస్య రుదీరీషిరాచరామి మగదిచ్ఛంతీ ప్రణయో నిధీన్వాః అదిష్కతో భియసా తన్నావత్తసా రసాజా అతరంపయాంసి ఈంద్రస్వరేకాదేశీకాయేదం దూతీరసరపరాగాత్ ఆ జగచ్చాన్మిత్రమే నాదశామాసాగవాం గోపాతిర్నో భవాది నాగంతం వేదతభ్యంతవర్తయచ్చేదం దూతీరసరంపరాగాత్ రథం గోహంత్యశ్రవతో గభీరాహతా ఇంద్రేణ పనయస్స యద్వే ఇమాగావస్వరమేయా ఐచ్ఛపది దివో అంతాన్ సుభగే పదంతి కస్తయేనా అవసు జాతయుద్ధ్యుతాస్మాకమాయూధా సంతి దిగ్మా అసేన్యావపనయోవచాం చరిషవ్యాస్తన్వస్సందు పాపీ అదృష్టో భజే తవా అస్తు పంథా బృహస్పతిర్వగు భజాన మృళాచిత్ అయం నిధిస్తరమే అద్రే బుద్ధోగోభిరస్వేభిర్వసోభిర్నిరేష్ట రక్షం ఇదం వనయోజేషు గోపారేకు పదమల గమాజ గంధ ఏహ గమన్విషాయ సోమాసిదా అయాస్యో అంగీరసో నవగ్వాః ఏదమూర్వం విభజం తగో నామ సైతద్వజః పనయోపమన్నితి ఏవాశత్వం స రమహాజగంధ ప్రభాసిదా సహసా దైవ్యేన స్వసారంత్వాగణ వైమా పునర్ఘా అపదేకవాం సుభగే భజామ నాహం వేద భ్రాతృత్వం నో స్వసృత్వమింద్రో విదురంగీరసశ్చ ఘోరాః గోకా మామే అచ్చదయన్యదాయమపాదయిదపనయోవరీయః దూరమీదపనయోవరీయ ఉద్గావో జంతుర్నదీర్నృతేన గృహస్వదిర్యా అవిందన్నిగూఢా సోమో గ్రావా నర్షయశ్చ విప్రాః దేవదన్ ప్రథమా బ్రహ్మగిల్భిరేగోపాలస్తలిలోమా తలి స్వాహ వేణుహరాస్తప ఉగ్రోమయో భూరాపో దేవీ ప్రథమజాతేన సోమో రాజా ప్రథమో బ్రహ్మజాజా పునర్ప్రాయశ్చ దహృణీయమానః అన్వర్తితావరో నో మిత్ర ఆసీదగ్నిర్హోతా హస్తగృహ్యానీనాయ హస్తే నైవ గ్రాహ్య ఆధిరస్యా బ్రహ్మజాయేయమిది చేదవోచన్ అదూరాయ ప్రహ్యేదస్తయేషా రాష్ట్రం కూపితం క్షత్రియస్య దేవాయేతస్యా మమ దంద పూర్వే సప్త ఋషయస్తపసేయే నిషేధుః భీమాయా బ్రాహ్మణస్యోపనీత దుర్ధాంధాది పరమే వ్యోమన్ బ్రహ్మచారీ చరతి వేషద్విషస్వ దేవానాం భవత్యేకమంగం తేన జాజామన్వవిందద్బృహస్పతి సోమేన నీతాం జుహ్వా అన్నదేవాః పునర్వై దేవా దునర్మనుష్యాభూత రాజాన సత్యం గ్రంబానా బ్రహ్మజాజాం పునర్దదుః పునర్దాయ బ్రహ్మజాజాం కృత్వీ దేవైర్నిగిల్భిషం ఊర్జం పృథివ్యా భక్త్వాయోరుగాయముపాసతే సమిద్ధో అద్యమనుషోదురో మే దేవో దేవాంజసి జాతవేదః ఆదవః మిత్రమహస్తి కిత్వా త్వం దూతః కవిరసి ప్రచేతాః తనూనవాత్పథరితశ్చ జానాన్మధ్వా సమంజం స్వహృదయా శుచిహ్వా మన్మానిధిభిహృదయజ్ఞవృందం దేవత్రా చ గృణహ్యధ్వరం నాః ఆజుహ్వానయేజ్యో వంజశ్చాయాహ్యగ్నేవసూభిస్తజోషాః త్వం దేవానామసి జహ్వహో దాసేనాన్యక్షైషితో యజీయాన్ ప్రాచీనం బలిః ప్రదిశా పృథివ్యావస్తో రస్యావృజ్యతే అగ్రే అహ్నా దేవేభ్యో అధీతయే శ్యోనం యజస్వతీరుర్భియా విశ్రాజంతాం పతిభ్యో న జనయశుంభమానా దేవీర్ద్వారో బృహదీర్విశ్వమిన్వా దేవేభ్యో భవత సుప్రాజనాః ఆశ్రయంతీయజతే ఉపాగే ఉషాసా నక్తా సతతాం నియోనౌ దివ్యే యోషణే బృహతీ సూనుక్మే అధిశ్రియం శుక్రభిషం దధానే దైవ్యాహోతారా ప్రథమాసువాచామిమానా యజ్ఞం మనుషో యజధ్యై రథోదయం తావిదథేషు కారూ ప్రాచీనం జ్యోతిః ప్రతిశాదిశంతా ఆనో యజ్ఞం భారతీతూయ మేత్రిరామనుష్వదిహ చేతయంతి తిస్రో దేవేర్భరిగిరేదం శోనం సరస్వతీ స్వపాదస్తదంతు ఏమేద్యావా పృథివీ జనిత్రీ రూపైరమిం సద్భువానాని విశ్వా సమద్యోదర్శిలో యజీయాన్ దేవం తుష్టారమిగయక్షి విద్వాన్ ఉపావాసుజత్మన్యా సమంజరం దేవానాం పాసరుతుతాహవీంషి వనస్పతి సమిత దేవో అగ్నిస్వదంతు హవ్యం మధూనా ఘృతేన సద్యో జాతోమీత యజ్ఞమగ్నిర్దేవానామభవత్తు రోగాః అస్య హోద ప్రతిశ్రుతస్య వాచి స్వాహా కృతం హవిరదంతు దేవాః మనీషిణ ప్రభరద్వం మనీషాం యథా యథా పతయః సంతి నృణాం ఇంద్రం సత్యైరేరాజామాకృతేభిస్తగిభిర్వనస్విర్విధానః ృతిరజ్యోత్సంగాశ్రేయోషభో గోభీరాన ఉదతిష్టంత విషే నాదవే నమాంతి దిత్సంవిర్యాచారజాంసి ఇంద్ర కిల శ్రుత్యా అస్య వే దతయజిష్టపదిగత్సూర్యాయ ృణ్యచ్యుతోభవద్వాదీత ఇంద్రోన్నామతో అన్నవస్ ప్రతామీనాదంగీరోభిర్గృణాన గురునీ చిన్నితానసి దాధారయో ధరణం సత్యదాత ఇంద్రో దివ ప్రతిమానం పృథివ్యా విశ్వాహంతిమాత నోత్సూర్యేణాస్కంభిస్కంభీయాన్ వజ్రేణిమస్తరదేవస్ మాయా విదృష్ణో అత్ర దృఢతా చ గంధాథా భవో మఘవన్ బాహ్వోజా సజనం సూర్యేణిత్రామస్య కేతవో రామవిందన్ ఆయన్నక్షత్రం దదృశే దివో న పునర్యతో న కీరద్ధానువేద దూరంగిర ప్రథమా జగ్మురాసామింద్రస్యా ప్రాసవే శత్రురాపహ స్విదగ్రం రుద్రామాహో మధ్యం వో నూనమంతా సృజస్ంద్రోహీనాగ్రదానాదిదేతీవిద్రేదేనక్షమానా ఉదయామో ముద్రేధేతానందే నిజిక్తా సద్ధీతే సింధో సతీరీవాయన్ సరాజ్యారిత పూర్భిదాసాం అస్తమాదే పార్థీ వాపసోన్యస్మే జగ్ముస్తూనృతూరీ ఇంద్రపిబ ప్రతికామం సుతస్య ప్రాతః సామస్తమహి పూర్ణవీధిః హరిణస్వహంత వేణూరశత్రో నుక్తే భిట్టే వీర్యా ప్రభ్రవామ ేంద్రదేన సోమపేయాయ సూయమా దేహరజ ప్రద్రావంతుజేభిర్యాసిమృషభిర్మందమాన అరిష్టతావర్చ సా సూర్యస్య శ్రేష్టైరూపైస్తన్వం స్పర్శయస్వ అస్మాభిరింద్రసగేభిర్భువానః సద్ధి జీనో మాదయస్వ ఋషద్య యస్యత్యంతే మహిమానం మదేష్మే మహీరోదసీనావిత్తా హరిభిరింద్రయుక్తై ప్రియేభిర్యాహి ప్రియమన్నమచ్చ యస్య సత్త్వవివాదశత్రూరణానుకృత్యారణ్యాధకర్థ సదేపురం ధింతవీషీమయతిదే మదాయ సుతలిం రసోమా ఇదూ